మేము బ్రతుకుదమును నమ్మకము లేక యుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మాయందే మేము నమ్మిక ఎంచకుండునట్లు మరణమగుదమును నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై యున్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటేమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటేమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటే మీరు చదువుకుని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియూ మీకు వ్రాయుటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందునని నిరీక్షించుచున్నాము. మరియు మన ప్రభువైన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమయ్యుందుమని మీరు కొంతమట్టుకు మమ్మను ఒప్పుకునియున్నారు. మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియకు వెళ్ళి మాసిదోనియ నుండి మరల మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపబడవలనని ఉద్దేశించితిని. కావున నేను ఇలాగూ ఉద్దేశించి చపలచిత్తుడునుగా నడుచుకుంటేనా అవును అవునని చెప్పుచూ కాదు కాదనున్నట్టు ప్రవర్తింపవలనని నా యోచనను శరీరానుసారముగా యోచించుచున్నానా? దేవుడు నమ్మదగినవాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు. గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ గలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు. మీ యందు కనికరము కలిగినందున నేను మరల కొరింతునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవుని సాక్షిగా పెట్టుచున్నాను. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఈలాగు చెప్పటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాం. విశ్వాసము చేతనే మీరు నిలుకొడగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగిరానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటిని. నేను మిమ్మును దుఃఖపరచునెడల నా చేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలుగుకుండవలనని ఈ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేయని మీ అందరి యందు నమ్మకము కలిగి ఈలాగు వ్రాసితిని. మీకు దుఃఖము కలుగవలనని కాదుగాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుతూ మీకు వ్రాసితిని. ఎవడైనను దుఃఖము కలుగుజేసియుండిన ఎడల నాకు మాత్రము కాదు కొంతమటుకు మీకందరికీ దుఃఖము కలుగుజేసియున్నాడు. నేను విశేష